66. జీవుడికి అస్తిత్వం ఎలా వచ్చింది? రాముడు: స్వానుభూతి ప్రమాణేస్మిన్ బ్రహ్మణి బ్రహ్మ బృంహితే. కథం సత్తా మవాప్నోతి జీవకో ద్వైతవర్జితే. ఉణుర్ప్రడోట్స 64. ఎవడికి వాడికి స్వానుభూతి వల్ల మాత్రమే తెలిసే ఆ పరబ్రహ్మ అద్వితీయుడై ప్రకాశిస్తూ ఉంటే ఈ జీవుడనే వాడికి అస్తిత్వం ఎలా వచ్చింది? శ్లోక్ 3. వశిష్ఠుడు: రామ, జీవుడికి నిజంగా అస్తిత్వం ఉంటే పరబ్రహ్మ యొక్క అద్వితీయత్వం గాలికి పోయినట్టే. పరమార్థ స్థితిలో జీవుడనేవాడికి అస్తిత్వమే లేదు. నిశ్చల పరిపూర్ణ సముద్రం వంటి బ్రహ్మకు కర్మ సంబంధం వల్ల స్పందం కలగటమే జీవత్వం. ఈ స్పందమే అహంకారం, అంటే నేను అనే ఆలోచన. అహంకారమంటే ఏమిటో సులభంగా చెబుతా విను. ఒకడు రాత్రిపూట 6 బయట మంచం వేసుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు. వాడికి చుట్టుపక్కల దీపాల వల్ల కొంత దూరం ఆకాశం కనిపించింది. ఆ పైన నల్లగా కనిపించింది. ఈ నల్లదనం ఎక్కడినుంచి వచ్చింది? అది ఆకాశానిది కాదు. వీడి కంటికి ఉన్న శక్తి మేరకు వీడు కొంతవరకు చూడగలిగాడు. ఆ పైన వీడి కంటి శక్తి అయిపోయింది. కంటికి శక్తి లేకపోవటమే ఆకాశంలో నల్లదనంగా కనిపించింది. ఈ నల్లదనానికి అస్తిత్వం ఉందంటావా లేదంటావా? లేదందామా? అది కనిపిస్తోంది. ఉందందామా? దానికి సరియైన ఆధారం లేదు. ఇదే రకంగా పరబ్రహ్మకు తన రూపం తనకు గోచరిస్తున్నంతసేపు అంతా బాగానే ఉంటుంది. ఏదో ఒక కారణంచేత అది గోచరించటం ఆగిపోతే అహంకారం ఉద్భవిస్తుంది. కొంత దూరం పోయిన తరువాత ఆకాశం కనిపించకపోతే నాకేమీ కనిపించటం లేదనాలి. కాని నల్లగా ఉందంటుందేమిటి ఈ మనస్సు? అదే సంస్కారబలం. అదే రీతిగా ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకోలేనప్పుడు నాకేమీ తెలియటం లేదు అనక నేను అంటుంది. ఇదే అహంకారం. దీనికి కూడా సంస్కారబలమే కారణం. అహంకారమన్నా అహం అనే అధ్యాస అన్నా అహం భ్రాంతి అన్నా ఒకటే. ఈ అహంకారం ఒక అధ్యాస కదా, దీనిమీద మరో అధ్యాస కలిగి అంతఃకరణం ఏర్పడుతుంది. దానిమీద మళ్లీ అధ్యాసలు జరిగి పంచభూతాలు ఏర్పడుతున్నాయి. అంతఃకరణం మీదే మరో రకం అధ్యాస వల్ల హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు ఏర్పడుతున్నారు. ఆ అంతఃకరణం మీదే మరో రకం అధ్యాస వల్ల వ్యష్టిజీవి ఏర్పడుతున్నాడు. ప్రపంచము ఏర్పడుతోంది. ఆయసర్ 95. జీవుడు పరబ్రహ్మనుంచి వచ్చాడు. పరబ్రహ్మకు క్రియలు లేవు, కాని పరబ్రహ్మలో స్పందం ఏర్పడటం వల్ల వీడు వచ్చాడు. అందువల్ల వీడు సంకల్పరూపుడయ్యాడు. అంటే మనస్సే వీడి రూపం. ఈ సంకల్పం వల్ల వీడు కర్మలు చేస్తున్నాడు. కర్మల వల్ల బంధింపబడుతున్నాడు. జీవుడ్జి బంధించే కర్మలు వాడికి మూలరూపమైన పరబ్రహ్మను బంధించవా అంటే బంధించవు. ఎందుకంటే పరబ్రహ్మ నది వంటివాడు, జీవుడు నురుగు వంటివాడు. కర్మలు పడవనుంచి ఒడ్డుకు కట్టిన తాడు వంటివి. ఈ తాడు ఏటి నీటిమీద పడి ఉంటుంది. పైనుంచి వచ్చే నురుగు ఈ తాడుకు కొట్టుకొని ఆగిపోతుంది. నీరు మాత్రం క్రిందినుంచి ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఆ తాడు నురుగును బంధిస్తోందిగాని నీటిని బంధించడం లేదు. అలాగే జీవుడి కర్మలు నురుగు వంటి జీవుణ్ణి బంధిస్తాయిగాని నీటి వంటి బ్రహ్మను బంధించవు. జీవుడు ఈ కర్మల వల్లే జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాడు. అస్తిత్వం లేని జీవుడికి మొదట అహంకారం వల్ల అస్తిత్వం రాగా, ఇప్పుడు కర్మల వల్ల జన్మరూపమైన అస్తిత్వం కనిపిస్తోంది. కనుక రామ, ఈ జీవుని విధానమంతా భ్రాంతి వల్లే ఏర్పడుతోంది. కనుక జీవుడికి పారమార్థికమైన అస్తిత్వం లేదని నిరూపణ అవుతోంది. కనుక పరబ్రహ్మ యొక్క అద్వితీయత్వానికి భంగమేమీ లేదు. రాముడు: గురుదేవ, మనస్త్వయోగ్యో జీవో రెండు యం కో భవేత్ పరమాత్మన కథం వాస్మిన్ సముత్పన్నః కో వాయం వదమే పునః. ఊట్ప్రడొట్స 67. శ్లో.1. జీవుడు మనోమయుడు అంటున్నారు గదా, అలాంటి వీడు పరమాత్మకు తాడు. అంటే పరమాత్మ అంశ లేక పరమాత్మలోంచి పుట్టిన కార్యమా? వశిష్ఠుడు: రామ, జీవుడికి అస్తిత్వమే లేదని చెప్పాగదా, మళ్లీ ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? రాముడు: పరమాత్మ దృష్టిలో జీవుడికి అస్తిత్వం లేదు, వ్యావహారికంలో ఉంది కదా. వ్యావహారిక దృష్టితోనే ఈ ప్రశ్న వేస్తున్నాను. జీవుడు పుట్టాడనుకుందాం. ఆ పుట్టటం కూడా మట్టిలోంచి కుండ పుట్టినట్టు పరిణామ రూపంగా పుట్టాడనుకుందాం. అలా అంటే కుండ పుట్టాక మట్టి ముద్ద లేకుండా పోయినట్టు జీవుడు పుట్టాక పరమాత్మ లేకుండా పోవాలి. ఇది కుదరదుగదా. పోనీ తాడుమీద పాము పుట్టినట్టుగా జీవుడు వివక్త రూపంలో పుట్టాడనుకుందాం. అప్పుడు జీవుడు మిథ్యారూపుడవుతాడు. అప్పుడు తత్వజ్ఞానం కలిగిన మరుక్షణమే జీవుడు లేకుండా పోవాలి. కాని జీవన్ముక్తులు కనిపిస్తున్నారు గదా, లీల కనిపిస్తోంది కదా, కనుక ఈ పక్షము కుదరదు. అసలు జీవుడు పుట్టనే లేదందామా? ఈ ప్రపంచం ఎందుకు ఉన్నట్టు? ప్రపంచం భోగ్య రూపం. భోక్త కోసం భోగ్యం వస్తుంది. భోక్తే లేనప్పుడు భోగ్యమైన ఈ ప్రపంచం ఎందుకు వచ్చినట్లు? కనుక ఏ పక్షమూ కుదరక ఈ ప్రశ్న వేశా. ఈ ప్రశ్నలో రాముడు పారమార్థిక దృష్టిని, వ్యావహారిక దృష్టిని విడదీసిగూడా కలగాపులగం చేసి ఆలోచిస్తున్నాడని వశిష్ఠుడికి అర్థమైంది. అందువల్ల వశిష్ఠుడు ఆయనకు వ్యవహార కల్పితమైన బంధమోక్ష వ్యవస్థను వివరించదలుచుకున్నాడు. దానికోసం ఆయన సూచికోపాఖ్యానం అనే కథ చెప్పదలుచుకున్నాడు. దానికి పీఠికగా 67వ సర్గలో ఆయన మాయతత్వాన్ని వివరించదలుచుకున్నాడు. అందుకోసమే ఇలా అన్నాడు. ఆయసర్ 96